హనచికేతానామపుత్రాసంహకుమారగుంసంతం దక్షిణాభియమానాశ్రద్ధావివేశ సహోవాచ తదకస్మైమాందాసీతి ద్వితీయం తృతీయం తగుంహపరీత ఉవాచ ప్రత్యవేత్రాదామీతి తగుంహస్మోక్షితం వాగభివదతి గౌతమకుమారమిది సహోవాచ మృత్యోగృహాన్ మృత్యమేవేత్వాదామిది కమ్మే ప్రవసందం గంతాసీతి హోవాచ తస్మిస్తోరాత్రేణాస్వాంగృహేవసదాత్ప్రచ్చే కుమారకృతిరాత్రేరవాప్సేరి విశ్వేది ప్రతిబ్రూదాత్ కిం ప్రథమాగం రాత్రిమాష్టాయి ప్రజాంతయి కిం ద్వితీయామి అశోకస్తయి కిం తృతీయామి సాధుగృత్యాంతయి తమ్మే ప్రవసంతం జగామ తస్వరాత్రేరణాస్వాంగృహమాగత్యమ్రచ్చ కుమారగతిరాత్రేరవాసేరి విస్తైతి ప్రత్యువాచ కిం ప్రథమాగం రాత్రిమాష్టాయి ప్రజాంతయి కిం ద్వితీయామి అశోకస్తయి కిం తృతీయామి సాధుగృత్యాంతయి నమస్తేస్తు భగవగిరిహోవాచ వరం వృణేష్మేది విధనమే జీవందయానీతి ద్వితీయం వృణేష్మేది ఇష్టాపూర్తయోర్మేక్షిం బ్రౌహేతి హోవాచ తస్మై హైతమగ్నిర్నాయకేన ఉవాచ తదో వేతస్యేష్టాపూర్తేనాక్షీయతే నాస్యేష్టాపూర్తే క్షీయతే యోగ్నిర్నాశికేతం చినుతే యోజేనమేవం వేద తృతీయం వృణేష్మేది మృత్యోర్మేపజలిం బ్రూహేతి హోవాచ తస్మై హైతమగ్నిర్నాయకేతమువాచ తదో వేదోపునర్మృత్యుమలేన అవునర్మృత్యుంజయతి యోగ్నిర్నాయకేతంజనుజైనమేవం వేద ప్రజాపతిర్మే ప్రజాకామస్తమోదప్యత హిరణ్యముదాశ్రయ్రాస్మైనాచ్ఛదయన తృతీయం ప్రాశ్రయ తరస్మై నైవాచ్ఛదయన తృతీయం ప్రాశ్రయ తరస్మై నైవాచ్ఛదయన తదాత్మన్నేవైష్మానరే ప్రాశ్రయ తరస్మాచ్ఛదయన తస్మాచ్ఛరణ్యక్షణానాం భుంజత్ప్రియతమం హృదయజగుభి సమేతమేవారిందే యస్మైతాం దక్షిణామనేశ్వర ఆగస్మాయై మహస్తాయ దక్షిణాయాలయే తాం ప్రత్యగృహాత్ దక్షాయత్వా దక్షిణాం ప్రతిగృహామేతి స్వదక్షత దక్షిణాం ప్రతిగృహ్య దక్షతే హవే దక్షిణాం ప్రతిగృహ్య ఏం వేద ఏతద్ధత్వమేతద్విద్వాగం సోవాజశ్రవసా గోతమాః అప్యలోదేశ్యాం దక్షిణాం ప్రతిగృహ్ణంతి ఉభయేన వయం దక్షిష్యామః ఏవ దక్షిణాం ప్రతిగృహ్యేతి తే దక్షం దక్షిణాం ప్రతిగృహ్య దక్షణే హవీదక్షిణాం ప్రతిగృహ్య ఏం వేద ప్రహాణ్యం లీనాది తగుహైతమేకే పశుబంధకేవోత్తరవేద్యాచిన్వతే ఉత్తరవేది సంవితగేషోగ్నిర్వదంత అనన్నకుర్యాత్ ఏదమగ్నిం కామేణ వ్యర్థయేత్ సరేణ కామేణ వ్యర్థ కామేణ వ్యర్థయేత్ సౌమ్యేవామేణమద్భరే చిన్వీత ఎత్రూయిష్టా ఆహుతయో హూయేరన్నే ఏతమగ్నిం కామేణ సమర్థయతి సగేణం కామేణ సమర్థ కామేణ సమర్థయతి అథ హైణం పునర్భయ ఉత్తరవేద్యామేవ సత్రియమచిన్వద తదో వీదే విందంత ప్రజా అభిస్వర్గం లోకమజయన్ విందదేవ ప్రజా అభిస్వర్గం లోకం జయతి యోగ్నిన్నాచికేతృతే యోజైనమేవం వేద అసహీనం వాగనర్థ్యకామః యథాన్యుక్తమేవోపదధే తదో వేదగేతామర్థ్యమార్జనోత్ యామిదం వాగనర్థ్యః ఏతామర్థ్యమర్థనోతి యామిదం వాగనర్థ్యః యోగ్నిన్నాచికేతం చనుతే యోజైనమేవం వేద అసహీనం గోపలో వాష్ట పశుకామః వాంతమే విజిజ్ఞే పంచపురస్తాద్ పంచదక్షిణ పంచపశ్చాద్ పంచోత్తర ఏకాం మధ్యే తదో వై సహస్రం పశూన్ ప్రాప్నోద్ సహస్రం పశూనాప్నోది యోగ్నాచికేతృతే యౌజైనమేవం వేద అథైనం ప్రజాపతిర్జ్యేష్ఠకామోషకామ ప్రజననకామ త్రిపురమే విజిజ్ఞే సప్తపురస్కార విశ్వదక్షిణ సప్తపశ్చాద్ విశ్వత్తర ఏకాం మధ్యే తదోమేధ ప్రయసోజ్యేష్ఠమాప్నోన్ ఏతాం ప్రజాతి ప్రజాయత యామిదం ప్రజా ప్రజాయంతే త్రివృద్వే జ్యేష్ఠం మాతా పితా పుత్ర త్రిపత్ప్రజననం ఉపస్థోయోజన్మధ్యమా ప్రయసోజ్యేష్ఠమాప్నోతి ఏతాం ప్రజానిం ప్రజాయనే యామిదం ప్రజా ప్రజాయంతే యోగ్నిన్నాదికేతంచినతే యౌజైనమేవం వేద అథైనమింద్రోజ్యేష్ఠకామ ఊర్ధ్వా ఏవోపదధే తతో వేదజ్యేష్ఠమగచ్చత్ జ్యేష్ఠం గచ్చతి యోగ్నిన్నాదికేతంచినతే యౌజైనమేవం వేద అథైనమసావాదిత్యస్వర్గకామ రాజీరేవోపదధే తతో వేదాభిస్వర్గం లోకమజయే అభిస్వర్గం లోకం జయతి యోగ్నిన్నాదికేతంచినతే యోజైనమేవం వేద హయదీక్షేత్జస్వీ యశస్వీ బ్రహ్మవర్తసే శ్యామిది ప్రాణాహోదర్భ్యాత్సర్పేం ప్రాఘాద్విశస్వతి సాహాప్రోర్ణోదో తేజసాయుషా బ్రహ్మవర్తసేనేది తేజస్వేవయశస్వీ బ్రహ్మవర్తసే భవతి అసేదీక్షేత్ భూయిష్టం మే శ్రద్ధీరన్ భూయిష్టా దక్షిణానయే దక్షిణాయమానా ప్రాచే ప్రాచేది ప్రాచేజుధానా స్వాహేది స్పృవేణోపహత్యాహమనీయే భూయాద్ భూయిష్టమేవాస్మై శ్రద్ధే భూయిష్టా దక్షిణానయంది పురేషముపధాయ శ్రీవృత్తిభిర్భిశ్య అగ్నిం ప్రణీయోపమాసాయ సరస్వేతాహుతేర్జోది త్వమగ్నేర్ద్రైషదృద్ధేయస్ రూపం అగ్నా విష్ణోర్ధారాగా అన్నపద ఇన్న హోమ సప్తజయ్ఞేషసప్తయుష్మే ఇమంతయా లోకమభిజయే అథోయా అస్కల్లోకే దేవతాయుజ్యమిందోకరామాప్నోదేయాధరాని అంతరిక్షలోకంతరయాభిజయే అథోయాంతరిక్షలోకే దేవతా ప్రాధాగుంజాయుజ్యగుందోకరామాప్నోది యాంతరీయాపదాది అముంతయా లోకమభిజగే అసోయాముష్మల్లోకే దేవతాః ప్రాధాగుంజాయుజ్యగుందోకరామాప్నోది అసోయామూలరాష్టాదశేవామీ మురవస్వరీయాగుండస్వలోకాః తానేవతాభిరభిజగే కామచారోహవాస్తోరుషదమీయస్వలోకేషు భవతి యోగ్నిన్నాదికేతంచినతే యౌజైనమేవం వేద సంవత్సరో వా అగ్నిన్నాదికేత కస్య వసంతశిర దక్షిణ పక్ష వర్ష ఉత్తర శరత్పుచ్చం మాదా కర్మకారా అహోరాత్రేశ్వరుద్రేయం పర్జన్యావసోర్ధారా యథా వై పర్జన్యస్వృష్టం దృష్ట్వా ప్రజాభ్యసర్వాన్ కామాన్ సంపూరయతి సర్వాన్ కామాన్ సంపూరయతి యోగ్నిన్నాచికేతంచినుతే యౌజైనమేవం వేద సంవత్సరో వాగ్నిన్నాచికేత వసంతశిర గ్రీష్మో దక్షిణ పక్ష పుచ్చం శరదుత్తర పక్ష హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చిరయ అపరపక్షా పురీషం అహోరాత్రానీష్టకా ఏదమాపసోహ్నిరగ్నిమయపురన్నవ అగ్నిమయోహమే పునర్నవ భూత్వా స్వర్గం లోకమేది ఆదిత్యస్య సాయుజ్యం యోగ్నిన్నాదికేతంచినతే యోజైనమేవం వేద తుభ్యంతాన్యస్తమాశ్యామదం కామమగ్నే ఆశానాం త్వా విశ్వాశాః అర్ణోద్యానమృతమిదనుమదేత్వం కామభూతస్య కామస్తదగ్రే బ్రహ్మయజ్ఞానం పితా విరాజా యజ్ఞో రాయోయజ్ఞ ఆపో భద్రాది పశ్యామి తుభ్యం ఫలం ద్రియోదేవాణ ప్రాణాపానౌ అభివాహ్యస్పృష్టం దేభ్యో వై స్వర్గో లోకస్థిరోభవయ ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతే స్వర్గో వైనో లోకస్థిరోభూన్ తమన్విచ్ఛే తయ్యజ్ఞర్మేక్షర తయ్యజ్ఞర్నాన్వవిందన్వైక్షర అమిత్రిభిరణవిందేనామిత్రిత్వం తాయుక్తీర్చాక్షే పరోక్షేణ పరోక్షప్రియాయుదేవామాశా ప్రవేద ప్రజాపద ఆశయాశ్రామ్యసి అహమువాసాస్మి మహాన్వేదస్వాత్ అసలే సత్యాశా భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి సయేతమగ్నే కామాయ పురోణాశమష్టాకపాలంజనమవద్ ఆశాయీ జలం అనుమత్తే జలం తలోవేదస్య సత్యాశాభవద్ అనుస్వర్గం లోకమవేదత్ సత్యాహవాస్యాశాభవద్ అనుస్వర్గం లోకం వ్యందే ఏదేన విధాయేనం వేద స్తోత్రజుహోది అగ్నే కామాయ స్వాహాశాయీ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపదే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నేష్టకృతే స్వాహేది సంగామోద్వీన్ ప్రజాపదే కామేన వైశ్రామ్యసి అహమే కామోస్మి మాన్మయస్వ అభయ సత్యకామో భవిష్యతి అనుస్వర్గం లోకం వ్యేత్సతి సగేతమగ్నే కామాయ పురోణాగమష్టాగపాలంజనమవద్ కామాయతరం అనువర్తేతరం తదో వేదస్య సత్యకామోభవద్ అనుస్వర్గం లోకమవిందే సత్యోహవాస్య కామోభవద్ అనుస్వర్గం లోకం విందేన హవిషాగతేన దేవం వేద సోత్రజుహోది అగ్నే కామాయ స్వాహ కామాయ స్వాహ అనువర్త్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్రేష్టకృతే స్వాహేది అహం బ్రహ్మాబ్రవీద్ ప్రజాపతే బ్రహ్మణా వైశ్రామ్యసి అహమువై బ్రహ్మాస్మి వాన్నయజస్వ అథులే బ్రహ్మన్వాన్ యజ్ఞో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి సహేతమగ్నే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపద్ బ్రహ్మణేతరం అనువత్తేతరం తదో వేదస్థ బ్రహ్మన్వాన్ యజ్ఞోభవద్ అనుస్వర్గం లోకమవిందన్ బ్రహ్మన్వాన్ హవాస్యజ్ఞోభవే అనుస్వర్గం లోకం విందే యగేతేన హవిధాయుజేన దేవం వేద స్తోత్రజుహోది అగ్నే కామాయ స్వాహ బ్రహ్మణే స్వాహ హనుమత్తే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నే స్పష్టకృతే స్వాహేది యజ్ఞోబ్రవీద్ ప్రజాపతయజ్ఞేన వైశ్రామ్యసి అహమయజ్ఞోస్మి మాన్మయస్వ అసలే సత్యో యజ్ఞో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి స్వేతమగ్నే కామాయ పురోణాశమష్టాకపాలం నిరవపజ యజ్ఞాయతరం అనుమత్తేతరం తదో వేదస్య సత్యో యజ్ఞో భవజ అనుస్వర్గం లోకమవిందే సత్యో హవాస్యయజ్ఞో భవతి అనుస్వర్గం లోకం విందేన హవిధాయతేన దేవం వేద స్తోత్రజుహోది అగ్నే కామాయ స్వాహ యజ్ఞాయ స్వాహ హనుమత్యే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నే స్పృష్టకృతే స్వాహేది అవాపోబ్రువన్ ప్రజాపతేసే కామాశ్రా ఆపస్మ అస్మాన్నయజస్వ అసత్తై సర్వే కామాశ్రయిష్యందే అనుస్వర్గం లోకం వేత్సతి సగేతమగ్నే కామాయ పురోణాశమష్టాకపాలం నిరవపద్ అభ్యశ్వరం అనుమత్తేజలం తదోవేదస్మిన్ సర్వే కామాశ్రయంత అనుస్వర్గం లోకమవిందే సర్వే హవాస్మిన్ కామాశ్రయంతే అనుస్వర్గం లోకం విందే యగేతేన హవిషాయజతే యౌజైన దేవం వేద స్తోత్రజుహోది అగ్నే కామాయ స్వాహాభ్యస్వాహ అనువర్తే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయేష్టకృతే స్వాహే తమగ్నిర్పరిమానం భవేద్ ప్రజాపతేగ్నయే వైపరిపదే సర్వాణి భూతాయ బలిగం హరంతి అహమువాగ్నిర్పరిమానస్మి మాన్వయస్వా అథతే సర్వాణి భూతాయ బలిగం హరిష్యంతి అనుస్వర్గం లోకం వేక్షదే సగేతమగ్నగే కామాయ పురవటాశమష్టాగమానంజలమపదే అగ్నగే బలిపదే జలం అనువర్తే జలం తదోమే తస్మై సర్వాణి భూతాని బలిమహరన్ అనుస్వర్గం లోకమమిందన్ సర్వాణి హవాస్మై భూతాని బలిగుహరంతి అనుస్వర్గం లోకం విందేన దేవం వేద సోత్రి అగ్నగే కామాయ స్వాహ అగ్నగే బలిపదే స్వాహ హనుమత్తే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే స్వాహేతి తమను విత్తిరబ్రవీద్ ప్రజాపతే స్వర్గం మే లోకమను విచ్చసి అహమువాను విత్తిరస్మి మాన్మయస్వా అసలే సత్యాను విత్తిర్భవిష్యతి అనుస్వర్గం లోకం వేక్షసేది సగేతమగ్నయే కామాయ పురోడాసమష్టాగమాలంజలమపజె అనువిత్తేతరం హనుమత్తేతరం తదో వేదస్ సత్యానువిత్తిరభవజ అనుస్వర్గం లోకమవిందే సత్యాహమాస్యానువిత్తిర్భవతి అనుస్వర్గం లోకం విందే తయేన హవిజాయే యోజేన దేవం వేద సోత్రజోది అగ్నయే కామాయ స్వాహానువిత్తే స్వాహ హనుమత్తే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే స్వాహేది నామాయేత సప్త స్వర్గస్య లోకస్య ద్వార వినశ్యే నయోనువిత్తయో నామ ఆశా ప్రసభా గోరక్షతి కామో ద్వితీయా బ్రహ్మతృతీయా యజ్ఞస్య తృతీ ఆపః పంచమే అగ్నిర్పరిమాన్ షష్ఠీ అనువిత్తి సప్తమే అనుభవే స్వర్గం లోకం విందతి కామకారస్య స్వర్గే లోకే భవతి ేదాభిరక్షుభిర్విదతేవేద కాష్టి అష్టో హేమరాజ్యాకౌ సమృద్ధి తపసా దేవా దేవతామగ్రాయన్ తపసర్వరన్ తపసాత్రాణుదామానాదేదం విశ్వం పరిభోజయ్యదస్తి ప్రథమజం దేవయో హమిషా విధేమ స్వయం బ్రహ్మ పరమన్నమోయన్ సగే పుత్రస్వ పితామోహయక్షం ప్రథమం సంబూవ శ్రద్ధయా దేవో దేవత్తమశ్రులే శ్రద్ధా ప్రతిష్టాలోకస్ దేవీ సానోనిషానోపయజ్ఞమాగా కామవత్సాహానా శ్రద్ధా దేవీ ప్రథమజాస్ విశ్వస్ భక్తే జగన ప్రతిష్టా ఆదిశ్రద్ధాగం హవిషాయజామహే సానోలోకమృతం దృహాదు ఈశానా దేవీ భువనశ్చాధిపత్ని ఆగాశత్యగం హవిరదంజుషాణం యస్మాదేవాజ్ఞలే భువనం చ విశ్వే తస్మై విధేమ హవిషాఖేణ యా దేవీ సమాజం వదేమ యస్య ప్రతిష్టోర్వంతరిక్షం యస్మాదేవాజ్ఞలే భువనం చ సర్వే సత్యమర్చతుమయజ్ఞన్న ఆగాద్ బ్రహ్మాహుదీర్వమోదమానం మనసోపశే సర్వమిదం భూవ నాణ్యస్య మనోపసమన్యాయ భీష్మో హి దేవస్సహసస్తహీయాన్ ఆగూదీనామధిపతిజేతా సంకల్పజూజం దేవం విపశ్యం మనోరాజానమిహ వర్ధయంత ఉపహవే సుమతోశ్యామ శరణం పవిత్రం విజనం పురాణం తేన భూతస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా ఆత్మానమరాదింతరేమ లోకస్య ద్వారమచ్చిమత్పవిత్రం జ్యోతిష్మద్భ్యాజమానం మహస్పద్ అమృతస్థానామృషాదోహమానం శరణం నో లోకే సుషితాం దాదు అగ్నిర్మూర్ధా భువ అనునోద్యానమజనన్విలనపదే త్వం హవ్యవాహ్యుష్టం దేవేభ్యో వై స్వర్గో లోకస్థిరోభవత్ హే ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతే స్వర్గో వై నో లోకస్థిరోభూత్ అమన్విచ్ఛేది తయ్యజ్ఞ కృతిభిరన్వైచ్ఛ అయ్యజ్ఞ కృతిభిర్నాన్వవిందలే పరోక్షేణ పరోక్ష ప్రియాయుంతపోయేష్ అహమువైతపోస్మి మాన్వేజస్వ అథ్యంతపో భవిష్యతి అనస్వర్గం లోకం వేత్సజీతి ఏతమాజమష్టాగపాలం నిరపవదే తపసేజరం అనవర్తేజరం సత్యంతపోవదే అనుస్వర్గం లోకమిందే సత్యగం భవాసమావదే అనుస్వర్గం లోకం విందేనాయుదే స్తోత్రులిహోగి అగ్నే స్వాహ తపసే స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నయే స్వాహే అగ్నిశ్రద్ధాబ్రవీద్ ప్రజాపతే శ్రద్ధయా వై శ్రావ్యసి అహమువై శ్రద్ధాస్మి మాగ్నయస్వ అథే సత్యా శ్రద్ధా భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి సయేతమాగమష్టాగపాలంజలవే శ్రద్ధాయేతరం అనుమత్యేతరం తదోపేత సత్యా శ్రద్ధాభవే అనుస్వర్గం లోకమ విందే సత్యావాస్య శ్రద్ధాభవే అనుస్వర్గం లోకం విందేన దేవం వేద స్వాతృభవే అగ్నయే స్వాహ శ్రద్ధాయై స్వాహ హనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నయే ద్విష్టకృతే స్వాహేతి సత్యమం బ్రవీన్ ప్రజాపతే సత్యేన హరే శ్రామ్యసి అహమవి సత్యమస్మి మాన్నగజస్వ అసలే సత్యం సత్యం భవిష్యతి అనుస్వర్గం లోకం నేత్సతి సగేణమాజ్ఞేయమష్టాగపాలంజలపదే సత్యాయుధరం అనుమత్యేతరం తదో వేదస్సు సత్యం సత్యమవదే అనుస్వర్గం లోకమ విందే సత్యకం భవాస్ సత్యం భవదే అనుస్వర్గం లోకం విందేణ దేవం వేద సహోత్రి అగ్నయే స్వాహ సత్యాయ స్వాహ అనుమతి స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నయే తిష్టకృతే స్వాహేది బ్రహ్మణో బ్రవీద్ ప్రజాపతే మనసా వైశ్రాన్విధి అహమవై మనోస్మి మాన్వేదస్వ అసలే సత్యం మనో భవిష్యతి అనుస్వర్గం లోకం నేత్సరే అయేతమాజమష్టాగపాలజ్ఞలవదే మనసేతరం అనవత్యేతరం తదో వేదస్సు సత్యం మనోభవదే అనుస్వర్గం లోకమవిందే సత్యం భవాస్స మనోభవదే అనుస్వర్గం లోకమవిందే అయేతేన హవిహాయతే యోజేన దేవం వేద స్తోత్రయోది అగ్నే స్వాహ మనసే స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నే స్పష్టకృతే స్వాహేది అంచరణమబ్రవీద్ ప్రజాపతే చరణేన వైశ్రామ్యసి అహమువై చరణమస్మి మాన్వేదస్వ అథలే సత్యం చరణం భవిష్యతి అనుస్వర్గం లోకం నేత్సతి సయేతమాజ్ఞేయమష్టాగపాలంజనమవదే శరణాయ జలం అనుమత్యే జలం తదో వేదస్య సత్యం చరణమభవే అనుస్వర్గం లోకమ విందే సత్యం భవదే అనుస్వర్గం లోకం విందేణాయుదే స్వాతృభోగి అగ్నే స్వాహ చరణాయ స్వాహ అనుమత్యై స్వాహ స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నయే సృష్టకృతే స్వాహేది తావాగేత పంచస్వర్గస్థ లోకస్య ద్వార అపాఘాన విత్తయో నామ తమ ప్రథమాగో రక్షతి శ్రద్ధా ద్వితీయా ప్రత్యంతదీయా మనశ్చతుర్థీ శరణం పంచమే అనుభవే స్వర్గం లోకం విందది కామచారోస్య స్వర్గే లోకే భవతి ఏనాభిరిష్టభిర్గతే యోగేనాయమం వేద తాస్మిన్ విష్టే పక్షోహేమనాగ్రంజాత్యంసంజాయ్యాభారమృద్ధే బ్రహ్మవేదర్హోదారర్భ్యోధిజర్మిన నైనకం శబ్దం నాభిజరాగచ్చతి ఏమం వేద చతుర్హోదనా చతుర్హోదృతమం వేద అథోగంజోత్నం సర్వాహస్మైర్కల్పందే వాయస్పతిర్హోతాదృశోదేణ పృథివీర్హోతాచతుర్హోదేణ అగ్నిర్హోతాపంచోదేణ వాగ్భోతాషుడ్భోదేణ మహావిర్హోతాత్మహోదేణ ఏతద్వైతుర్హోదాచతుర్హోదృతం అథోపంచోదృతం సర్వాస్మై కల్పందే యేం వేద ఏషా మే సర్వ విద్యా ఏతద్భేదం ఏషాంగిస్వర్గస్ లోకస్యాంగిస్పృతి ఏదాధ్యైతరసం స్వేది అనవబ్రవస్సర్వమాయే విందే ప్రజాయస్వాత్యం బ్రహ్మవర్తీభవతి ఏదాధ్యై శృణోత్యాత్మానం ప్రజాన్ ఏతానువారణపవేషభ్యాంచకార ఏదేర్వాదమపాలే అథో విశ్వం పాత్మానం స్వయో ఏదానిలోధ్యేది అధివాదండయే అథో విశ్వం పాత్మానం స్వయేది ఏదేరగ్ఞన్వేద స్వర్గకామ ఏదేరాయుష్కామ ప్రజాపశుకామో వాస్తాదృశహోదారుణంచోదారక్షిణ పశ్చాదం పంచహోదారం ఉత్తరదప్రాంతకం షడ్హోదారం ఉపయష్టాప్రాంతకం సప్తహోదారం యథావకాశగ్రహాన్ యథావకాశం పరిగ్రహాన్ లోకం వృణాశ్చ సర్వాస్తా దేవదా ప్రీతాభీష్టాభవంతి రససంయస్ వజ్రేణ పాపానం ధాతృవ్యగ్నిస్తృణుతే అక్షస్థం విదశ్చేదవ్య ఏతావానవేరథ యావత్క్ష రసం విదమే జునుదే ఇవమే లోకం పశు మధ్యేనాభిజయతి అసో అగ్నిస్తోమేన అంతరిక్షమక్షేన స్వరాత్రేణ సర్వాన్ లోకానహీనేన అసో సత్రేణ పరోదక్షిణ పరేణైవ పరగ్ని స్పృణోతి ఆత్మాయవన ఏకవింశతిర్దక్షిణా దాది ఏకవింశోపాయుత స్వర్గో లోక స్వర్గర్లోకమాప్నోతి అసావాలిత్యేకవింశ్యమాప్నోతి శరం దాది శరాయు పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టయి సహస్రం దాది సహస్ర సంవిధ స్వర్గో లోక స్వర్గస్ లోకస్యాభిజిత్తి అన్విష్టకం దక్షిణాదాది సర్వాణి వ్యాగంధి సర్వ్యాద్యై సర్వ్యావరుద్ధ్యై యజిన విందేత మంథానేతావతోదవ్యాదోదనానువా అష్టుతే కామం ఎస్మై కామాయాగ్నిశ్రీయతే ప్రష్టోహీంతర్వదేంద్రద్యాయి సర్వాణి వ్యాగంధి సర్వ్యాద్యై సర్వ్యావరుద్ధ్యై హిరణ్యం దాది హిరణ్యజ్యోతిరేవ స్వర్గం లోకమేది బాహోదాది తేనాయ ప్రజలే వేది తృతీయేన త్రిసత్యాదేవా సత్యమగ్నిశుబంధే బ్రాహ్మణం బ్రూయాజ్ఞేషు యో హవీ చతుర్హోత్రేణ సుమనందర్పేద్యాయేన తర్పి ప్రజయా పశుభేంసేథో నమది ఏతే వై చతుర్హోతారో సుమనందర్పేద్యా ఏ బ్రాహ్మణాహువిద ఏభ్యోయక్షిణానయేష్టజ్ఞ సద్ అగ్నిమస్తు వృంజీరన్ ఏభ్యోయ్రద్ధం దృష్టమే వీరక్రియతే నాస్యాగ్ని వృంజలేరణ్యేష్టకవతి యావదుపమంగులికాండంజ్ఞపురుషా సంవినం తేజోహిరణ్యం యది హిరణ్యం న విందే శర్కరాక్రావుపలబ్ధ్యాద్ తేజోషదం సదేజసమేవాజ్ఞే అగ్నిచిత్సో ప్రావణ్యాయేన మైత్రావరుణ్యాభ్యేణ్యవదే వీర్యం తరస్మిసాది బ్రహ్మణ సాయుధ్యం సులోకదామాప్నోతి ఏదాసామే దేవతనాగం సాయుధ్యం సాక్షిగం సమమానలోకదామాప్నోతి ఏనమగ్ఞే యోజైనమేవం వేద ఏదేవసావిత్రే బ్రాహ్మణం అసో నాజిగేతే యచ్చామృతం యచ్చమర్త్యం యచ్చ ప్రాణిత యచ్చన సర్వాస్తాయిష్టగా కృత్వా ఉపగాపదాధే బ్రహ్మణాదేపతగాంగస్తాంసర్వాన్స్త్రీపుంజర్వాస్తాగంధపాగంసవోనే సంఖ్యాదేవమాగయాస్తావందూషా పశూనా పృథివ్యాం పుష్టిహిరా సర్వాస్తావతిగతర్వాస్తావతిశర్కరాధర్తే అం పృథివ్యాముధే సర్వాస్తావంతోశ్వానోస్యాం పృథివ్యాం ప్రతిష్టా ప్రతిష్ఠిరా సర్వాస్తావేర్వేరుధ సర్వాక్షిరా పృథివేమన సర్వాస్తావదేలోషే సర్వాక్షిరా పృథివేమన సర్వాస్తావంతోమణత్రయ అం పృథివ్యామే సర్వాస్తావంతో గ్రామ్యా పశవ సర్వే ఆరణ్యాశ్రయే సర్వాస్తావాద అపాధోదర్భ్యవదాంజనముచ్యతేమానుషం సర్వాస్తావత్కృష్ణాయ సందర్భం దేవత్రాయమానుషం సర్వాస్తావల్లోహాయ సందర్భం దేవత్రాయమానుషం సర్వాస్తాంసేసం సర్వంతపు దేవత్రాయమానుషం సర్వాస్తాః సర్వగంహ్యగౌరజనం దేవత్రాయమానుషం సర్వాస్తాగంసువర్ణగంహరిదం దేవత్రాయమానుషం సర్వాస్తాష్టకృత్ ఉపగామదుఖాదే తేనేన బ్రహ్మణా దయాదేవతయాంజనస్తాధీన సర్వాదిశోదిక్షో యచ్చాంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాష్టకృత్ ఉపగామదుఖాదే ఏదర్శినాథేన బ్రహ్మణ ప్రజాదేవతాంగిరస్మధ్రువాదేన అంతరిక్షం కేవలం ఎచ్చాస్మిన్నన్నాహితం సర్వాస్తాంతరిక్షశ్రయా ప్రజాగంధర్వాప్సరదశ్రయే సర్వాస్తాన్ సలిలాన్ అంతరిక్షే ప్రతిష్ఠిరాన్ సర్వాస్తాన్ సలిలాన్ స్థావరాక్రోష్యాశ్రయే సర్వాస్తాధునికం సర్వాద్భుంసాన్ హిమోయక్షీయతే సర్వాస్తాన్వైతేహాయక్షీయతే సర్వాస్తాన్వాదులేక్షీయతే సర్వాస్తాస్రవందే స్మరిత సర్వమప్సుజలంజయే సర్వాస్తాశ్చకోప్యాశ్చనాద్యా సముద్రియాశ్చేషందేప్రాధేర్యా సర్వాస్తాక్షిష్టంది జేమూతాశ్చవర్షంది వృష్టయ సర్వాస్తాపస్తే ఆకాశం యచ్చాకాశే ప్రతిష్ఠితం సర్వాస్తాయం వయాగుంది సర్వాణి అంతరిక్షజలంజయే సర్వాస్తాగ్నిగం సౌర్యం చంద్రం మిత్రం వరుణం భగం సర్వాస్తాశ్రద్ధాంతమోదమం నామరూపం చ భూతానాం సర్వాస్తాష్టకాః బ్రహ్మణా ప్రజాదేవతయాంగిరస్మధ్యుపాధీన సర్వాన్ విభగం సర్వాన్ దేవాన్ దివి ఏచ్చాంతద్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాష్టకాదే బ్రహ్మణ దయాదేవతయాంగిరస్మధ్యుపాధీన యామదేస్తారకా సర్వా విచారోచనే దివి సర్వాస్తాయోగుసామాని సర్వాంగిరే సర్వాస్తాసపురాణం సర్పదేవజనాశ్రయే సర్వాస్తాలోకా అంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాబ్రహ్మ అంతర్బ్రహ్మన్ ప్రతిష్ఠితం సర్వాస్తాహోరాత్రణి సర్వాణి అర్ధమాసా విశ్వకేవలాన్ సర్వాస్తా సర్వాన్ గృహోన్ సర్వాన్ మాసాన్ సంవత్సరం కేవలం సర్వాస్తాం భూతకం సర్వం భవ్యం యచ్చాతోసి భవిష్యతి సర్వాస్తా ఇష్టగా కృత్వా ఉపగాధే ఏదర్శిణ బ్రహ్మణా అయా దేవతయాంగస్మద్భ్రువాధీన రజాం రాజే మహదే జుగుచ్చతే దక్షిణామాహుర్యజామపారా అసర్వనామంగిరసాం ప్రదేజే సాం నామదే మహదే జుగుచ్చతే యజ్ఞోర్వాహ్నేదేవీయతేర్వేదే తిష్టతి మధ్యే అంధ సామేనాస్తమయే విహీయతే వేదేరసోన్యస్కృభేర్యోర్య ఋగ్భ్యో జాతాగం సర్వశో మూర్తిమాహు సర్వాగతీయాశస్వత్ సర్వంతేజస్సావరూప్యగంభశస్వత్ సర్వగంభేదం బ్రహ్మణాహైవ సృష్టం ఋగ్భ్యో జాతం వైశ్యం వర్ణమాహు యజుర్వేద క్షత్రియస్యాహుర్యోనిం సామవేద బ్రాహ్మణానాం ప్రసూతి పూర్వే పూర్వేభ్యోమతయేషు ఆదర్శమగ్నిన్వానా పూర్వే విశ్వసుమృతా శరంపర్ణసహస్రాన్ని దీక్షిణా సత్రమాసరాజే బ్రహ్మ బ్రహ్మాభవత్సయం సత్యగంహోదై రామాసేశ్వసాసర అమృతమేభ్యముదగాయత్రం వైవత్సరాన్ భూతగంహ ప్రస్తోదై రామాసేత్ భవిష్యత్ప్రతిలాహరత్ ప్రాణో అధ్వర్యలభవత్ ఇదగం సర్వగం విశాసనా విద్వానామృత ప్రాగచ్చదధ్వరే ఆర్తవాపగాతారర్ధవోభవన్ అర్ధమాసాశ్చ మాసాశ్చ తమసాధ్వర్యమోభవన్ అశగం సద్బ్రహ్మణస్తేజ అచ్చాపాకోభవద్దశ నమేషాం పశాస్తాజేజాసద ఊర్గాయానముదవహద్ నమోమస్తమోభవత్ ఓజోభ్యష్టోగ్రావిన్న యద్విష్పసజాసద అమృతమేత్రీయామేజత్మేత్రీయామేజత్విజి ఆగ్నేయ్రాద్విజి సత్యం శ్రద్ధైవాయత్సయం యావత్మే విశ్వసజా ఆకూదిరపిణద్భవి యద్భగోహక్షుచ్చైభ్య ఉగ్రే కృష్ణాచావహతాభ్రే వాగే దాగం సుబ్రహ్మణ్యాసే ఛంద్రో యోగాది తన్వాన సర్గస్థాశ అహోరాత్రే పశుపాల్యౌ భూత్యాభవన్ ప్రథమధ్యాత సమిదోగ్ర విశాంబలి విశ్వసజ ప్రసమా సత్రమాసరా సహస్రమం ప్రసే నగింతోహయజ్ఞే భువనస్ గోపాశకునిర్బ్రహ్మనామ ఏణ సోర్గస్త్రవృత్రేణ పితృమాన్యోనియోనౌ ఆవేదమిన్మనుదేశం బృహంతం సర్వానుభవాత్మానకం సంపరాయే ఏమహిమా బ్రాహ్మణస్య కర్మణా వర్ధనే లోకనీయాన్ తస్యైవాత్మామదమిత్రం విజిత్వా అకర్మణా లిప్యతే పాపకేన పంచపంచాశరస్వదస్ సంవత్సరాః పంచపంచాశరః పంచదశాః పంచపంచాశరస్సప్తదశాః పంచపంచాశరేకవింశాః విశ్వసృణాభ్యుసహస్రపమత్సరం ఏతేన వే విశ్వసృజం తస్మాజ విశ్వమేణాన ప్రజాయతే బ్రహ్మణ సాయుధ్యగం సలోకతాయ్యేవేవతనాగం సాయుధ్యం సాక్షిగం సమానలోకతాయ్యేతుర్వయంతేన ప్రాహు ఏభ్యష్టైన ప్రాహు ఓ కాటక సమాప్తః.